55 ఈశతాండవ సాక్షిణి సం ధా ఈశతాండవ సాక్షిణి ససస్య తత్పద కార్చ్యార్థస్య తాండవం నర్తనవద ప్రయత్న సంపాద్యం లీలామాత్ర మిత్యర్థః జగత్సర్జనాదరుప క్రియా చలనరుప 142 143 లలితా త్రిశతి భాష్య కర్మత్వ సమాన్యత్ తస్య సాక్షిణి అసంసర్గ ప్రకాశ రూపిణిత్యర్థః అసంగో నహి సజ్జతే ఇతి శ్రుతేః అథవా ఈశతాండవస్య పరమేశ్వరనృత్య నాట్యాభి వ్యంజిత చతుహషష్టిక లోపదేశస్య సాక్షిణి తదుక్తం నర్తనాద్ధి పరేశస్య చతుహషష్టిక లాజని ఇతి ప్రదోషస్థౌ తే ఈశతాండవ నర్తనవర్ణనమతిస్ఫుటమితి నేహ లిఖ్యతే ఓం ఈశతాండవ సాక్షిణ్యే నమః ఆం వి తత్పదవాచ్యార్థమైన పరమేశ్వరుని యొక్క తాండవనృత్యము వలె అప్రయత్నముగా సంపాదింపదగిన లీలావిశేషమని యర్థము ఏలన జగత్తు యొక్క సృష్టి స్థితి లయాది రూపమైన క్రియ చలన రూపకర్మత్వ సామాన్య ద్యోతకము పరమేశ్వరి ఈ తాండవమునకు అనగా జగత్సర్జనాది క్రియకు సాక్ష్యభూతురాలేయుండును సంగపర్జితే ప్రకాశరూపిణియేయుండును అసంగో సహిజ్ఞతే నిస్సంగైన పరాశక్తి స్పష్టమైన జగత్తుతో సంగము లేక కేవల సాక్షి మాత్రమేయుండునని శృతి యుద్ధోషించుచున్నది. డబ్ల్యూ పక్షాంతరమునైస తాండవమునకున్నగా పరమేశ్వరుని నృత్యనాట్యాదుల చేత అభివ్యంజితమైన 64 కళల యొక్క యుపదేశమునకు సాక్షి నియే జగన్మాత వర్తిలుచుండును నర్తనాద్ధి పరేశస్య చతుహషష్టిక లాజనః శంకర గ్రంథరత్నావళి కళలు పరమేశ్వరుని నాట్యము వలన 64 విద్యలు ఉద్భవించినవని ప్రదోష స్తోత్రమునందు ఈశ్వర తాండవనర్తసము విస్పష్టముగా వర్ణింపబడినది. ఆ కారణముచేత ఇచట వివరించుటలేదు. ఈశతాండవోపదేశమునకు సాక్షిణియేయుండునది కాన పరమేశాని ఈశతాండవ సాక్షిణి ఎని సంకీర్తితుగాలగుచున్నది.